52 వివేకంలో రకాలు. అటువంటి రాజవంశంలో ఇవాళ నీవు జన్మించావు. నీకు వైరాగ్యం కలిగింది. వైరాగ్యం రెండు రకాలు. ఒకటి రాజసిక వైరాగ్యం, రెండు సాత్విక వైరాగ్యం. నీలో కలిగింది సాత్విక వైరాగ్యం. జీవితంలో అపద్రవకరమైన సన్నివేశాలు జరిగి ఆ సన్నివేశాల నిమిత్తంగా వైరాగ్యం కలిగితే అది రాజస వైరాగ్యం. అలాంటి నిమిత్తము లేకుండా కేవలం వివేకబలంచేత వైరాగ్యం కలిగితే అది సాత్విక వైరాగ్యం. తవానిమిత్తం వైరాగ్యం సాత్వికం స్వవివేకజం. 3.vya.pra.sa.11 శ్లోక్ 22. రామ, నీలో కలిగిన వైరాగ్యం అటువంటిదే. దానికి వేరే నిమిత్తాలు లేవు. కేవలం వివేకబలం వల్లే నీకు వైరాగ్యం పుట్టింది. అందువల్ల నీది సాత్విక వైరాగ్యం. ఇలాంటి సాత్విక వైరాగ్యం కలిగినవాడే మహాత్ముడు. రామ, సరిగ్గా పరిశీలించి చూసేవాడికి ఈ ప్రపంచమంతా గారడీగాక మరేమిటి? శ్మశాన మాపదం దైన్యం. దృష్ట్వాకో నా విరజ్యతే. 3.vya.pra.sa.11 శ్లోక్ 28. శ్మశానం వంటి ఆపద ఎదురుగుండా కనిపిస్తుంటే విరక్తి కలగని వాడెవడైనా ఉంటాడా? ఇలాంటి ఉత్తమ ఆయసర్. 63. సాత్విక వైరాగ్యం నీకు కలిగింది కనుక జ్ఞానోపదేశానికి నీవు అర్హుడవవుతున్నావు. ఇలాంటి వివేకపూర్వకమైన సాత్విక వైరాగ్యం అందరికీ కలగమంటే కలగదు. పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాళ్లకే అది కలుగుతుంది. అనేక జన్మలలో సత్కర్మలు చేసి, గొప్ప తపస్సు చేసి, నియమాలు పాటించి, దానాలిచ్చి, తీర్థయాత్రలు తిరిగి, వీటన్నిటివల్ల బహుజన్మలుగా పోగుపడి ఉన్న పాపాలన్నీ క్షీణించిపోతే ఇప్పుడు ఆ జీవికి ఇలాంటి పరమార్థ విచారణ చేసే వివేకం కలుగుతుంది. ఈ వివేక వైరాగ్యాలు కలిగే సమయంలో ప్రత్యేక నిమిత్తమేదీ ఉండదు. కనుక కాకతాళీయంగా జరిగిపోయినట్టుగా వివేక వైరాగ్యాలు వచ్చేస్తాయి. కాకతాళీయమంటే ఒక తాడి చెట్టు మీద ఒక తాటిపండు బాగా పండి రాలటానికి సిద్ధంగా ఉంది. ఇంకేముంది, అది తొడిమనుంచి రాలిపోవలసిన క్షణం దగ్గర పడుతుండగా ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఆ క్షణానికే తాటిపండు రాలి క్రింద పడిపోయింది. దూరాన నిలబడి చూసే మనిషి, ఈ బండ కాకి ఆ తాటిపండు మీద వాలింది, ఆ బరువుకి తట్టుకోలేక తాటిపండు రాలిపోయింది అనుకుంటూ ఉంటాడు. కాని నిజానికి జరిగింది అది కాదు. కాకి వాలడానికి, పండు రాలడానికి సంబంధం లేదు. రెండూ ఒకే క్షణంలో జరిగిపోయాయి అంతే. అలాగే చిరకాలం పుణ్యాలు చేసి ఈశ్వరానుగ్రహం సంపాదించిన వారికి ఉన్నట్టుండి వివేకము, తద్వారా వైరాగ్యము కలుగుతూ ఉంటాయి. చూసేవాళ్లు మాత్రం దీని వెకాల జరిగిన సంఘటనకు, దీనికి ముడిపెట్టి ఫలానా సంఘటన వల్ల వీడికి వైరాగ్యం కలిగింది అని అంటూ ఉంటారు. నీలాంటి ఉత్తముల విషయంలో ఈ సంఘటనకి వైరాగ్యానికి మధ్య సంబంధం కాకతాళీయం వంటి సంబంధమే కాని మరొకటి కాదు. రామ, ఇలాంటి వివేక జ్ఞానాన్ని పొందటం చేతకానివాళ్లు కేవలం కర్మతత్పరులై బండి చక్రం తిరిగినట్టుగా స్వర్గానికి ఈ భూమికి, భూమికి స్వర్గానికి తిరుగుతూ ఉంటారు. అంతేగాని పరమపదాన్ని చూడలేరు. జ్ఞానశక్తే గనుక లేకపోతే ఈ సంసారంలో ఉండే ద్వంద్వ దుహఖాలను, అనగా శీతోష్ణాలు, కలిమిలేములు మొదలైన వాటి వల్ల వచ్చే దుహఖాలను సహించడమనేది ఎవడికీ సాధ్యం కాదు. ప్రాజ్ఞం విజ్ఞాత విజ్ఞేయం సమ్యద్దర్శన మాధేహ నదహంతి వనం వర్షాసిక్తమగ్ని శిఖాయివ. vya.pra.sa.11 శ్లోక్ 41. తెలుసుకోవలసిన జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ తరువాత సంసారంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాడికేమీ కాదు. బాగా వానపడి చెట్లన్నీ ముద్దగా తడిసిపోయి ఉన్న సమయంలో కారు చిచ్చు పుట్టమంటే పుడుతుందా? ఇప్పుడు అడవును కాల్చమంటే కాల్చగలుగుతుందా?